అతివాహకత పుస్తకం 2వ భాగం. నాళంలో ఎంత ఎత్తు వరకు పాదరసం ఎగబాకింది అన్న దానిని బట్టి పాదరసం ఎంత వేడెక్కిందో, అంటే దాని చుట్టూ ఉన్న గాలి ఎంత వేడిగా ఉందో చెప్పవచ్చు. అలాంటి సాధనాన్నే థర్మామీటర్ అంటారు. ఈ గ్రీకు పదానికి అర్థం ఉష్ణాన్ని కొలిచే యంత్రం అని. నాళంలో పాదరసం యొక్క ఎత్తు నుండి మనకు తెలిసే రాశినే ఉష్ణోగ్రత అంటారు. ఆ విధంగా మొట్టమొదటి పాదరసం థర్మామీటర్ని గాబ్రియల్ డేనియల్ ఫార్న్హెయిడ్ అనబడే ఓ డచ్ శాస్త్రవేత్త 1714లో నిర్మించాడు. ఉష్ణోగ్రతని అంకెలతో కొలిచేందుకు వీలుగా ఫార్న్హీట్ ఆ గాజునాళం మీద సమమైన దూరాలలో గుర్తులు పెట్టి వాటి పక్క 1, 2, 3 ఇలా వరుసగా అంకెలు చిత్రించాడు. ఆ గళ్ళలో ఒక్కో గడిని ఓ డిగ్రీ అంటారు. డిగ్రీ అంటే లాటిన్లో మెట్టు అని అర్థం. అయితే ఉష్ణోగ్రతని ఎక్కడి నుంచి కొలవటం మొదలుపెట్టాలి? అతి తక్కువ ఉష్ణోగ్రత విలువ ఎంత? అతి తక్కువ ఉష్ణోగ్రతను సాధించడానికి సామాన్యంగా మంచుగడ్డను తీసుకుని దానిని పొడి చేసి ఆ పొడిలో కొంచెం నీరు కలిపి ఆ మిశ్రమంలో థర్మామీటర్ ముంచి పాదరసం ఎంత ఎత్తున ఉందో చూస్తారు. అదే నీటి యొక్క ఘనీభవన బిందువు. ఈ స్థితిలో పాదరసం ఉన్న ఎత్తునే 0 డిగ్రీలుగా నిర్దేశిస్తారు. మంచు ఉష్ణోగ్రత విశ్వంలో కనిష్ట ఉష్ణోగ్రత కాదని ఎందుకో ఫారెన్హీట్కి అనిపించింది. ఇంకా తక్కువ ఉష్ణోగ్రతను సాధించడం కోసం మంచులో కొంచెం ఉప్పు కలిపాడు. శుద్ధమైన నీటి కన్నా ఉప్పు నీరు మరింత తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఘనీభవిస్తుంది. కనుక బాగా ఉప్పు కలిపి ఘనీభవన బిందువు సాధ్యమైనంత తక్కువ స్థాయి వరకు తీసుకెళ్ళి ఆ బిందువునే 0 డిగ్రీలు అన్నాడు. తరువాత శుద్ధమైన నీటి ఘనీభవన బిందువును కూడా తన థర్మామీటర్ మీద గుర్తించాడు. అదేవిధంగా నీరు మరిగే బిందువును కూడా గుర్తించాడు. ఘనీభవన బిందువుకి మరిగే బిందువుకి మధ్య ఉన్న ఎడాన్ని 180 సమభాగాలుగా విభజించాడు. ఆ విభజనలని తను ముందుగా 0గా నిర్దేశించిన గుర్తు వరకు కొనసాగించాడు. అలా ఉద్భవించినదే ఫారెన్హీట్ కొలమానం. ఈ కొలమానం ప్రకారం మంచినీటి ఘనీభవన బిందువు 32 డిగ్రీలు, మరిగే బిందువు 212 డిగ్రీలు. అందుకే నేడు మనం నీరు గడ్డగట్టే ఉష్ణోగ్రతని 32 డిగ్రీల ఫారెన్హీట్ అంటున్నాం. అదేవిధంగా నీరు మరిగే ఉష్ణోగ్రతని 212 డిగ్రీల ఫారెన్హీట్ అంటున్నాం. దీనినే మనం 32°F అని 212°F అని సూచించవచ్చు. ఈ కొలమానం ప్రకారం మనిషి యొక్క సామాన్య ఉష్ణోగ్రత 98.6 డిగ్రీలు. జ్వరం వచ్చినప్పుడు ఉష్ణోగ్రత పెరిగి 100 డిగ్రీలు కూడా దాటడం జరుగుతూ ఉంటుంది. ఈ ఫారెన్హీట్ కొలమానం అంత సౌకర్యంగా లేదు. అందులో నీటి యొక్క ఘనీభవన బిందువు, మరుగు బిందువు సరళ సంఖ్యలుగా వ్యక్తం కాలేదు. 1742లో యాండర్స్ సెల్సియస్ అనే స్వీడిష్ శాస్త్రవేత్త మరో కొలమానాన్ని సూచించాడు. ఆ కొలమానంలో నీటి ఘనీభవన బిందువుని 0గాను, మరుగు బిందువుని 100గాను నిర్దేశించాడు. అందుకే మనం నీటి ఘనీభవన బిందువుని 0°C అని, మరుగు బిందువుని 100°C అని అంటున్నాం. ఈ కొలమానంలో శరీరం యొక్క ఉష్ణోగ్రత 37°C అవుతుంది అన్నమాట. సెల్సియస్ కొలమానానికి గొప్ప ఆదరణ లభించింది. ప్రపంచంలో అన్ని దేశాలు ఆ కొలమానాన్ని అవలంబించాయి, ఒక్క దేశం తప్ప. అదే అమెరికా. ఆ దేశంలో ఫారెన్హీట్ కొలమానాన్నే వాడతారు. అయితే అమెరికాలో కూడా సామాన్యులు మాత్రమే ఫారెన్హీట్ కొలమానాన్ని వాడతారు, శాస్త్రవేత్తలు మాత్రం సెల్సియస్ కొలమానాన్నే వాడతారు.